nasty. Kiss my lips, let me taste it. Body, hit the frame on the body, Jolly. స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది.